నల్లబిలాలు పుస్తకం 8వ భాగం. న్యూట్రాన్ తార వ్యాసం కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే అయితే ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకునేదెలా? స్వీకి బాడేల సిద్ధాంతాన్ని సత్యాపన చేసేదెలా? కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే వ్యాసం కలిగి కొన్ని కోట్ల కోట్ల దూరంలో ఉన్న బంతిని ఎంత గొప్ప టెలిస్కోప్ అయినా గుర్తుపట్టలేదు. మరెలా? ఒక మార్గం ఉంది. ఒక పెద్ద తార న్యూట్రాన్ తారగా సంకోచించుకున్నప్పుడు ఆ సంకోచంలోని శక్తి వేడి కింద మారుతుంది. న్యూట్రాన్ తార ఉపరితలంలో ఉష్ణోగ్రత 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. అంటే మన సూర్యుడి ఉపరితలపు ఉష్ణోగ్రతతో సమానం అన్నమాట. 10 మిలియన్ల డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఉపరితలం కాంతిని వెలువరించలేదు. కాంతి కంటే మరింత శక్తివంతమైన కిరణాలను వెలువరిస్తుంది. కిరణం శక్తివంతం అవుతున్న కొలది తరంగదైర్ఘ్యం తక్కువ అవుతూ ఉంటుంది. కనుక న్యూట్రాన్ తారాల నుండి పుట్టే కిరణాలు చాలా తక్కువ తరంగదైర్ఘ్యం కలవై ఉంటాయి. అలాంటి పొట్టి తరంగాలనే ఎక్స్రేలు అంటారు. న్యాయంగా అయితే న్యూట్రాన్ తారలు నానా రకాల కిరణాలని వెలువరించాలి. మామూలు కాంతితో పాటు మరింత పొడవైన తరంగదైర్ఘ్యం గల రేడియో కిరణాల వరకు ఆ తారలు వెలువరించాలి. ఎక్స్రేలు తప్పకుండా ఉత్పన్నం కావాలి. ఆకాశంలో వివిధ దిశల నుండి వచ్చే ఎక్స్ కిరణాలను అధ్యయనం చేస్తే న్యూట్రాన్ తారలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఒక చిక్కేమిటంటే ఎక్స్రేలు మన వాతావరణాన్ని భేదించలేవు. మామూలు కాంతి కిరణాలు భేదించగలవు, కానీ ఎక్స్రేలు భేదించలేవు. అదృష్టవశాత్తు 1950ల దగ్గర నుండి మనుషులు వాతావరణాన్ని దాటి అంతరిక్షాన్ని చేరుకోగల రాకెట్లని తయారు చేయడం ప్రారంభించారు. ఆ రాకెట్లు మోసుకుపోయే సాధన సామాగ్రిని ఉపయోగించి వాతావరణంలోకి ప్రవేశించే లోపలే కిరణాలను గుర్తించి అధ్యయనం చేయవచ్చు. 1963లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త హెర్బర్ట్ ఫ్రీడ్మాన్ ఆధ్వర్యంలో ఎక్స్రేలను గుర్తుపట్టగల రాకెట్ను అంతరిక్షంలోకి పంపారు. అంతరిక్షంలో వివిధ దిశల నుండి ఎక్స్రేలు వస్తున్నాయి, నిజమే. కానీ అవి న్యూట్రాన్ తారల నుండే వస్తున్నాయో మరే ఇతర వస్తువుల నుండి వస్తున్నాయో ఏం తెలుసు? ఎక్స్రేలు జనిస్తున్న మూలాలలో ఒకటి క్రాబ్ నెబ్యులా. ఈ క్రాబ్ నెబ్యులా కేవలం ధూళి వాయువుల సందోహం. క్రీస్తు శకము 1054లో జరిగిన ఓ బృహత్తర సూపర్నోవా విస్ఫోటం యొక్క అవశేషం అది. దాని నడిమధ్యలో ఓ న్యూట్రాన్ తార ఉండే అవకాశం ఉందా? చెప్పడం కష్టమే. కేవలం ఆ వేడి ధూళి నుండి, వాయువుల నుండి పుట్టుకొస్తూ ఉండవచ్చు. దాని మధ్యలో ఓ న్యూట్రాన్ తార ఉండనే ఉండకపోవచ్చు. 1964లో చంద్రుడు క్రాబ్ నెబ్యులా ముందు నుండి కదలటం సంభవించింది. ఎక్స్రేలు ధూళి నుండి, వాయువుల నుండి పుట్టుకొస్తుంటే వాటికి అడ్డుపడటానికి చంద్రుడికి కొంచెం సమయం పడుతుంది. అలా కాకుండా ఎక్స్రేలు ఓ చిన్ని న్యూట్రాన్ తార నుండి పుట్టుకొస్తున్నట్టయితే ఆ కిరణధారని చందమామ ఇట్టే అడ్డుకోగలదు. అంతవరకు స్థిరంగా ఉన్న ఎక్స్రే ధార తటాలున ఆగిపోతుంది. రాకెట్ తీసుకున్న కొలతలను బట్టి ఎక్స్రే కిరణాలు కొంచెం కొంచెంగా క్షీణించడం కనిపించింది. కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. 1931లో కార్ల్ జాన్స్కీ అనే అమెరికన్ ఇంజనీరు ఆకాశంలో వివిధ ప్రాంతాల నుండి రేడియో కిరణాలు రావడం గుర్తించాడు. రేడియో తరంగాలు కూడా కాంతి తరంగాల వంటివే. కానీ కొన్ని రకాల రేడియో తరంగాలు కాంతిలాగే సులభంగా వాతావరణాన్ని ఛేదించుకొని రాగలవు. జాన్స్కీ గుర్తుపట్టింది అలాంటి కిరణాలనే. 1950లలో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ రేడియో తరంగాల్ని గుర్తించడానికి, అధ్యయనం చేయడానికి రేడియో టెలిస్కోపులు అనే ప్రత్యేక పరికరాలు తయారు చేశారు.